దేవి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులతో కూడియుండును. లజ్జ తుష్టి మొదలగు వారు స్వరూపము ధరించియుందురు. జయ విజయ అజిత అపరాజిత నిత్య విలాసిని దోగ్ధ్రి అఘోర మంగళ నవయను పీఠశక్తులు నిత్యము పరాంబికను సేవించుచుందురు. దేవికి రెండు ప్రక్కలను శంఖ పద్మ నిధులు ఎల్లప్పుడూ నిండియుండును. నవరత్నములు బంగారములను ప్రవహించు నదులు అక్కడ పారుచుండును. ఆ నదులన్నీయు తుదకు అమృత సాగరములో కలియును. శ్రీ త్రిభువనేశ్వరి కామేశ్వరి శ్రీ మహాదేవునకు ఎడమవైపున ప్రకాశించుచుండును. మహాదేవుడు మహాశక్తితో కూడియుండుట వలననే సర్వశక్తి సహితుడై ఎల్ల పనుల నెరవేర్పగలుగుచున్నాడు. చింతామణి గృహము నూరా మడల వైశాల్యము గలది. దానికి ఉత్తరము వైపునున్న ప్రాకారము తూర్పుదానికంటే రెండింతలు ఎత్తుగా నుండును. అది మహా ఆకాశమున నిరాధారముగా నిలిచియున్నది. అది నిరంతరము సంకోచ వ్యాకోచముల నుందుచుందును. అది సృష్టి మొదలైనప్పుడు విప్పిన వస్త్రము వలె వ్యాకోచమునుందును. ప్రళయమున సంకోచమునుందును. చింతామణి గృహము పరమ శోభలతో పరిపూర్ణమై విరాజిల్లును. ఆ చింతామణి గృహమందు దేవి తేజస్వినియై ధగద్ధ గాయమానముగా విలసిల్లుచుండును. ఉపాసకులెల్లరును శ్రీదేవి దివ్య సన్నిధానమునకు వచ్చి చేరుదురు. కోరిన కోరికలను తీర్చు వృక్షములు దిగుడు బావులు నూతులు చాలకలవు. అచట నీరు త్రాగిన వారి కోరికలెల్ల తీరును. ఇందే మాత్రమును సందేహింప పనిలేదు. అచటి నీరు త్రాగిన వారికి ముసలితనము రోగము వెండ్రుకలు నెరియుటయుండవు. అచటనున్న వారికి దిగులు మాత్సర్యము కామక్రోధములుండవు. యువకులు సహస్ర సూర్య ప్రభలతో తమ తమ స్త్రీల గూడి స్వేచ్ఛగా విలాసముగా విహరింతురు. వారందరును శ్రీ త్రిభువనేశ్వరీ దేవిని సేవించుచుందురు. వారిలో కొందరు సాలోక్య ముక్తిని, కొందరు సారష్టి ముక్తిని, మరికొందరు సామీప్య ముక్తిని సారూప్య ముక్తిని గూడా పొందినవారు కలరు. ప్రతి బ్రహ్మాండమందలి ఆయా దేవతలందరూ శ్రీదేవిని చేరి సమష్టిగా దేవి సేవలు చేయుచుందురు. అచట 7 కోట్ల మహామంత్రములు రూపము ధరించి చేతులు జోడించి దేవిని ఉపాసించుచుండును. అక్కడ మహావిద్యలన్నీయు సౌమ్యావస్థను పొంది దివ్యకారణ బ్రహ్మరూపిణి మాయా సబల విగ్రహయైన భగవతిని ఉపాసించుచుండును. జనమేజయుడు శ్రీదేవి దీక్షను స్వీకరించుట. వ్యాసమహర్షి జనమేజయునితో, రాజా, పరమ అద్భుతమైన దేవి మహాపురాణమును వినినవాడు ధన్యజీవుడగును, శ్రీదేవికి ప్రీతిపాత్రుడగును. నీ తండ్రి దుర్గతి నొందుట వలన నీవు దుఃఖపడుచుచున్నావు. కాని తండ్రిని ఉద్ధరించుటకు నీవు దేవి యాగమును చేయవలయును. నీవు మొదట ఉత్తమోత్తమమైన మహాదేవి మంత్రమును దీక్షా విధానముతో స్వీకరింపుము. దానిని విధావిధానముతో ఆచరించిన ఎడల నీ జన్మము ధన్మమగును అని పలుకగా వ్యాసమునీంద్రుని ప్రార్థించి అతని వలన శ్రీదేవి ప్రణవ సంజ్ఞతో నొప్పుడు శ్రీదేవి మహామంత్రమును దీక్షా విధానముతో స్వీకరించెను. అటు పెమ్మట దౌమ్యుడు మొదలగు మహర్షులను పిలిపించెను. దేవి నవరాత్రములందు జనమేజయుడు ధనలోపము లేకుండా దేవి మహాయజ్ఞమును కొనసాగించెను. బ్రాహ్మణుల వలన శ్రీదేవి మహాపురాణమును చదివించెను. శ్రీదేవి ప్రీతి కొరకప్పుడు రాజు దేవి సన్నిధిలో చక్కగా శ్రద్ధగా శ్రీదేవి భాగవతామృతమును తన చెవులను దొన్నెలతో త్రాగెను. ఎందరెందరో బ్రాహ్మణులకు ముత్తైదువులకు భోజనములు పెట్టించెను. వారికి విస్తారముగా ద్రవ్యములొసగి రాజువారినెల్లరను సంతోషపరచెను. అగ్నికాంతులు వెదజల్లు నారదుడు తనయను వీణను మీటుచు వచ్చినంతనే రాజు చూచి తొందరపాటుతో లేచి నిలబడెను. రాజు మునికాసనాదుల సంగి అతనిని పూజించి కుశల ప్రశ్నలడిగి అతని రాకకు కారణము అడిగెను. సాధు సత్తమా, తామెక్కడ నుండి వచ్చితిరి? నేను మీకేమి ప్రియము గూర్చగలను? మీ రాక వలన ధన్యుడను అని పలుకగా ముని సత్తము ఇట్లనెను. రాజా, దేవలోకము నందొక ఆశ్చర్యము చూచితిని, దానిని నీకు చెప్పుటకై ఇక్కడకు వచ్చితిని. నీ తండ్రి తన చెడు కర్మకు ఫలితముగా దుర్గతి పొందియుండెను, కాని నేడతడే దివ్యరూపము ధరించి దేవతలచే స్తోత్రము చేయబడుచున్నాడు. అప్సరసలతో సరస సల్లాపము ఆడుచు దివ్య విమాన ఎక్కి మణిద్వీపమునకు వెళ్ళెను. దీనకంతటికి నీ కారణము నీవు దేవీ భాగవతమును వినిన ఫలమే. నీవును ఆ యజ్ఞమును ఆచరించుట వలన నీ తండ్రి సద్గతి నొందెను. నీ జన్మము చరితార్థమైనది, ధన్యమైనది, సఫలమైనది. కులభూషణ, నీవు నీ తండ్రిని నరక కూపము నుండి ఉద్ధరించితివి. ఇప్పుడు దేవీలోకమున ఈ ప్రశంసలు మిన్నుముట్టినవి. అంతట జనమేజయుడు ప్రేమతో అద్భుత కర్ముడగు వ్యాసుని పాదములపై పడి నమస్కరించెను. మహాముని, నీ అనుగ్రహముచే ధన్యుడనైతిని. ఈ నీ మహోపకారమునకు నమస్కారము చేయుటకన్నా ప్రతిఫలమేమియగలను? ఇప్పటివలె నీ దయా నాపై ఎప్పటికినీ నిలిచియుండనిమ్ము అను రాజు మాటలు విని వ్యాసుడు తన ఆశీసులచే అభినందించెను. మరియు ప్రియ మృదు వచనములతో ఇట్లనెను. రాజా, నీవన్నీ యునునది శ్రీదేవి పాద పద్మములు నిత్యము కొలుచుచుండుము. ప్రతిదినము విధేయుడవై శ్రీదేవి భాగవతమును శ్రద్ధగా చదువుము. భక్తితో దేవి యజ్ఞము చేయుచుండుము. అట్లు చేయుటచే సంసార బంధముల నుండి విడువబడి సుఖముగా ముక్తిని పొందెదవు. ఇది కాక శివపురాణము, విష్ణు పురాణము, ఇతర దేవతల పురాణములు ఎన్నో కలవు. అవి ఎన్నియు దేవీ పురాణములో 16వ వంతుకు సాటిరావు. ఈ దేవి భాగవతమెల్ల పురాణముల సారము. ఏలైనా ఇందులో సబల బ్రహ్మ రూపిణి అయిన మూల ప్రకృతి ప్రతిపాదింపబడినది. ఇది త్రిగుణముల సామ్యావస్థను తెలియజేయును. ఇతర పురాణములు తెలుపవు, కావున అవి దీనికి సరిగావు. జనమేజయ, దేవి భాగవతము చదువుట వలన వేదము చదివినంత ఫలము కలుగును, పుణ్యము కలుగును. ఉత్తమ విద్వాంసులు తప్పక నిత్యము దేవి భాగవతము చదువుచుండవలయును అని పలికి వ్యాస మహాముని జనమేజయుని వీడ్కొని వెళ్ళెను. ధేమ్యాది మునులు నుతమత తావుల కరిగిరి. వారందరూ దేవి భాగవతమును ప్రశంసింపదొడగిరి. తరువాత జనమేజయుడు సంతోషముతో చక్కగా రాజ్యము చేసెను. మరియు అతడు దేవి భాగవతమునే వినుచు చదువుచు తన జీవితమును సార్థకమొనర్చుకొనెను. శ్రీదేవి భాగవత శ్రవణాధిఫలము. సూత మహర్షి ఇట్లనెను, శ్రీదేవి ముఖ పద్మము నుండి సగము శ్లోకము వెలువడినది. అదే వేద సిద్ధాంతమును ప్రబోధించునట్టి శ్రీదేవి భాగవతముగా రూపొందినది. ఈ శ్లోక సగభాగమే పూర్వము శ్రీదేవి వటపత్ర సాయియగు శ్రీ విష్ణువునకు తెలియజేసెను. దాని యందున్న గొప్ప అర్థమును బ్రహ్మ 100 కోట్ల శ్లోకములలో వివరించాడు. ఆ శ్లోకములలోని సారమంతయు గ్రహించి వేదవ్యాస భగవానుడు సుఖముని కొరకు 18,000 శ్లోకములు గల 12 స్కంధములుగా విభజింపబడిన దేవీ భాగవతమును ఉపదేశించెను. బ్రహ్మ రచించిన దేవీ భాగవత మహాపురాణము నేటికి దేవలోకమందు ప్రసిద్ధి పొందియున్నది. దేవీ భాగవతముతో సమానమైన పాపనాశనము, పవిత్రము, పుణ్యప్రదమునగు పురాణమింతవరకును మరియొకటి లేదు. దీనిని శ్రద్ధతో చదివిన మానవుడు అడుగడుగున అశ్వమేధయాగ ఫలమును పొందును. ఈ పురాణమును చదివి చెప్పువానిని వ్యాసునిగా తలచి అతనిని సత్కరించి నియమముతో అతని ముఖము నుండి దేవి భాగవతమును చక్కగా వినవలయ్యును. ఈ దేవి భాగవతమును వ్రాసినవాడు వ్రాయించినవాడు భాద్రపద శుద్ధ పూర్ణిమ నాడు పీటపై నుంచి పౌరాణికునకు దానము చేయవలయును.